దేవాదేవేలనం దేవేలనం దేవాసహ దేవేలనమితి దేవేలనం దేవాహాసశ్చక్రుమా చక్రుమా వయమ్ వయమితి వయమ్ అగ్న్యన్మా మా తస్మాతే తస్మాదేన సహ ఏన సో విశ్వాతే విశ్వాన్ ముంచతు ముంచత్వాంహస ఆంహస ఇత్యాంహస యది దివా దివా యది యది నక్తం నక్తమేనాగ్నిసి ఏనాగ్నిసి చక్రమా చక్రమా వయమ్ వయమితి వయమ్ వాయుమ్ మా తస్మాతే తస్మాదేన సహ ఏన సో విశ్వాతే విశ్వాన్ ముంచతు ముంచత్వాంహస ఆంహస ఇత్యాంహస యది జాగ్రతే జాగ్రద్యది యది స్వప్నే స్వప్నయేనాగ్నిసి ఏనాగ్నిసి చక్రమా చక్రమా వయమ్ వయమితి వయమ్ సూర్యో మా తస్మాతే తస్మాదేన సహ ఏన సో విశ్వాతే విశ్వాన్ ముంచతు ముంచత్వాంహస ఆంహస ఇత్యాంహస శూద్రేర్యే అర్యేకస్య ఏకస్యాధి అధిధర్మాణి ధర్మాణి తస్య తస్యావయజానం అవయజానమసి అవయజానమిత్యవ యజానం అసీత్యసి యదాపాహ ఆపయేనాహ ఏనో యక్షి అయక్షీత్యయక్షి ద్రువదాదీవముచానః ద్రువదాదివేది ద్రువదాతి ఈవ ముచానస్విన్నః స్విన్నస్నాదః స్నాతో మలాహాదివ మలాహాదివేది మలాహాతి ఇవ భూతం పవిత్రేణేవ పవిత్రేణేవాజ్యం పవిత్రేణేవేది పవిత్రేణ ఇవ ఆజ్యమాపాహ ఆపశుంధంతు శుంధంతు మా మైన సహ ఏన స ఇత్యేన సహ ఉద్వయం వయంతమాస తమాసస్త్వరి పరి స్వాహ స్వపశ్యంతః స్వరితి స్వాహ పశ్యంత ఉత్తరం ఉత్తరమిత్యుతేత్తరం దేవం దేవత్రా దేవత్రా సూర్యం దేవత్రేతి దేవత్రా సూర్యమగన్మ అగన్మజ్యోతిః జ్యోతిరుత్తమం ఉత్తమమిత్యుతేత్తమం అపో అర్యా అద్యాను అన్వచారిషం అచారిషాం రసేన రసేన సమ్ సమసృక్ష్మహి అసృక్ష్మహీత్యసృక్ష్మహి పయస్వానగ్నే అగ్నాగమం ఆగమం అగమంతం తమ్ మాసం సాం సృజ సృజవర్చస వర్చస ప్రజయా ప్రజయా ప్రజయేతి ప్రజయా చదనేన ధనేన చేతి చేధోసి అస్యేతి శీమహి ఏతి శీమహి సమితి సమిదాసి సమిదితి సంతితి అసితేజాః తేజోసి అసితేజాః తేజోమయి మయి ధేహి ధేహీతి ధేహి సమావర్తి పృథివీ సమావర్తీతి సమ్ ఆవర్తి పృథివీ సమ్ సముషా ఉషా సమ్ సమసూర్యా ఊమిత్యో సూర్య ఇది సూర్యా సము విశ్వం ఊమిత్యో విశ్వమిదం ఇదం జగత్ జగది జగత్ వైశ్వానరజ్యోజద్భూయాసం వైశ్వానరజ్యోతిరితి వైశ్వానర జ్యోతి భూయాసం విభూన్ విభూన్ కామాన్ విభూనితి విభూన్ కామాన్వీ వ్యశ్నవై అశ్నవై భూ భూ స్వాహా స్వాహేతి స్వాహా అభ్యాదధామి ఆదధామి దధామి సమిధం సమిధమగ్నే సమిధమితి సం ఇదం అగ్నే వ్రతపతే వ్రతపతే త్వయి వ్రతపత ఇతి వ్రతపతే త్వయీతి త్వయి వ్రతం చ శ్రద్ధా శ్రద్ధాం చ చోప ఉపైని ఏమీంధే ఇంధే త్వా త్వాదీక్షితః దీక్షితో అహం అహమిత్యహం యత్ర బ్రహ్మ బ్రహ్మ చ చక్షత్రం క్షత్రం చ సంయంచౌ సంయంచౌ చరతః చరతః సః సహేతి సః తల్లోకం లోకం పుణ్యం పుణ్యం ప్రజ్ఞేషం జ్ఞేషం యత్ర యత్ర దేవాః దేవాః సహ సహాగ్నినా అగ్నినేత్యగ్నినా యత్రేంద్రాః ఇంద్రశ్చ చ వాయుః వాయుశ్చ చ సంయంచౌ సంయంచౌ చరతః చరతః సహ సహేతి సహ తల్లోకం లోకం పుణ్యం పుణ్యం ప్రజ్ఞేషం జ్ఞేషం యత్ర యత్ర సేదిః సేదిర్న న విద్యతే విద్యత ఇతి విద్యతే అగ్నాంశురాతే ఆంశుః ఆంశు పృచ్యతాం పృచ్యతాం పరుషా పరుషా పరుః పరురితి పరుః గంధస్తే తే సోమం సోమమవతు అవతు మదాయ మదాయ రసాః రసో అచ్యూతః అచ్యూత ఇత్యచ్యూతః సించంతి పరి పరి సించంతి సించంతి ఉత్సించంతి సించంతి పునంతి పునంతి చ చేతి చ సురాయి బభ్రువై బభ్రువై మదే మదే కింతః కింతో వదతి వదతి కింతః కింత ఇతి కింతః ధానావంతంతరం వినం ధానావంతమితి ధానావంతం తరం వినమపూపవంతం అపూపవంతముఖినం అపూపవంతమిత్యపూపవంతం ఉత్నమిుక్నం ఇంద్ర ప్రాత ప్రాతజ్యూషస్వ జుషస్వన నైలీన బృహదింద్రాయ ఇంద్రాయ గాయత గాయత మరుతః మరుతో వృత్రహంతామం వృత్రహంతామమితి వృత్రహన్ తామం యేన జ్యోతిః జ్యోతిరజానయన్ అజానయన్ వృతావృతాః వృతావృథో దేవం వృతవృథ ఇత్యేత వృధాః దేవం దేవాయ దేవాయ జాగ్రీవి జాగ్రీవీతి జాగ్రీవి అధ్వర్యో అద్రీభిః అధ్వర్యో ఇత్యధ్వర్యో అద్రీభిః సుతం అద్రీభిరిత్యద్రీభిః సుతాం సోమం సోమం పవిత్రే పవిత్రానయ ఆనయ నయేతీనయ మునీంద్రాయ ఇంద్రాయ పాతవే పాతవైతి పాతవే యో భూతానాం భూతానామధీపతిః అధీపతిర్యస్మిన్ అధీపతిరిత్యధిపతిః యస్మిన్ లోకాః లోకా అధి అధిశ్రుతాః శ్రుతా ఇతి శ్రుతాః యైసే ఈసే మహతః మహతో మహాన్ మహాగ్రస్తేన తేన గృహ్ణామి గృహ్ణామి త్వాం త్వామహం అహం మయి మయి గృహ్ణామి గృహ్ణామి త్వాం త్వామహం అహమిత్యహం ప్రాణపామే ప్రాణపా ఇది ప్రాణపాః మే అపానపాః అపానపాశ్చక్షుష్పాః అపానపా ఇత్యపానపాః చక్షుష్పా శ్రోత్రపాః చక్షుఃపా ఇది చక్షుః ఉపా శ్రోత్రపాశ్చ శ్రోత్రపా ఇది శ్రోత్రపా చ మే మయి మే వాచో మే మే విశ్వభేషజ విశ్వభేషజో మనస విశ్వభేషజ ఇది విశ్వభేషజ మనసోసి అసి విలాయక విలాయక ఇది విలాయక అశ్విన కృతస్యతే అశ్విన కృతస్యేత్యశ్విన కృతస్య తే సరస్వతి కృతస్య సరస్వతి కృతస్యేంద్రేణ సరస్వతి కృతస్యేది సరస్వతి కృతస్య ఇంద్రేణ సూత్రాంనా సూత్రాంనా కృతస్య సూత్రాంనేతి సూత్రాంనా కృతస్యేతి కృతస్య ఉపాభూత ఉపాభూతస్య ఉపాభూత ఇత్యుప భూత ఉపాభూతస్య భక్షయామి ఉపాభూతస్యేత్యుప భూతస్య భక్షయామీతి భక్షయామి సమిద్ధ ఇంద్రాః సమిద్ధ ఇతి సం ఇద్ధః ఇంద్ర ఉషసాం ఉషసామనీకే అనీకే పురోరుచా పురోరుచా పూర్వకృతే పురోరుచేతి పురః రుచా పూర్వకృత్వా ప్రధానః పూర్వకృతి పూర్వకృతే వృధాన ఇతి వృధాన త్రిభిర్దేవైః త్రిభిరితి త్రిభిః దేవైస్త్రీంసతా త్రీంసతా వజ్రబాహూ వజ్రబాహుర్జఘాన వజ్రబాహురితి వజ్ర బాహు జఘాన వృత్రం వృత్రం వి విదురాహ దురో వవార వవారేతి వవార నరాసాం సప్రతి ప్రతిశూరాః శూరో విమానః విమానస్తనూనపాకే తనూనపాప్రతి తనూనపాదితి తనూ నపాకే ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ధామ ధామేతి ధామ గోభిర్వపావాన్ వపావాన్ మధూనా వపావానికి వపావాన్ మధూనా సమంజన్ సమంజన్ హిరణ్యైః సమంజన్నితి సమ్ అంజన్ హిరణ్యైశ్చంద్రీ చంద్రీయజతి యజతి ప్రజేతాః ప్రజేతా ఇతి ప్రచేతాః ఈలితో దేవైః దేవైర్హరివాన్ హరివాం అభిష్టిః హరివానితి హరివాన్ అభిష్టిరాజుహ్వానః ఆజుహ్వానో హవిషా ఆజుహ్వాన ఇత్యా జుహ్వానః హవిషా సద్ధమానః సద్ధమాన ఇతి సద్ధమానః పురందరో గోత్రభిత్ పురందర ఇతి పురందరః గోత్రభిద్వజ్రబాహుః గోత్రభిరి గోత్రభిత్ వజ్రబాహురాయాతు వజ్రబాహురితి వజ్రబాహుః ఆయాతు యాతు యజ్ఞం యజ్ఞముపా ఉపానః నో జుషాణః జుషాణ ఇతి జుషాణః జుషాణో బర్హిః బర్హిర్హరివాన్ హరివాన్నః హరివానితి హరివాన్ న ఇంద్రాః ఇంద్రప్రాచీనం ప్రాచీనాం సీదతే సీదప్రదిశాః ప్రదిశాః పృథివ్యాః ప్రదిశేతి ప్రదిశాః పృథివ్యా ఇది పృథివ్యాః పురుప్రథా ప్రథమానం పురుప్రథా ఇత్యురు ప్రథాః ప్రథమానగ్రస్యోనం శోనమాదిత్యైః ఆదిత్యైరక్తం అక్తం వసుభిః వసుభిః సజోషాః వసుభిరితి వసుభిః సజోషా ఇతి స జోషాః ఇంద్రం దురాః దురః కవశ్యాః కవశ్యో ధావమానాః ధావమానా వృషాణం వృషాణయ్యంతు యంతు జనాయః జనాయః సుపత్నీః సుపత్నీరితి సుపత్నీః ద్వారో దేవీః దేవీరభితాః అభితో వి విశ్రాయంతాం సయంతాగ్నిసువీరాః సువీరాః వీరం శ్రీరా వీరా వీరం ప్రథమానా ప్రథమానా మహోభి మహోభిరితి మహాభి ఉషసా నక్త బృహతి ఉషసా నక్తేషసా నక్త బృహతి బృహంతం బృహతి ఇతి బృహతి బృహంతం పయస్వతి పయస్వతి సుదుఘే పయస్వతి ఇతి పయస్వతి సుదుఘే శూరం సుదుఘే ఇతి సుదుఘే శూరమింద్రం ఇంద్రమితీంద్రం తంతుం తతం తతం పేశాసా సంవయంతి సంవయంతి దేవానాం సంవయంతి ఇతి సంవయంతి దేవానాం దేవం దేవయ్యజతః యజతస్సు రుక్మే సురుక్మే ఇతి సురుక్మే దేవ్యా విమానా విమానా మనుషః మనుష పురుత్రా పురుత్రా హోతారౌ పురుత్రేతి పురుత్రా హోతారా ఇంద్రం ఇంద్రం ప్రథమా ప్రథమా సువాచా సువాచేతి సువాచా మూర్ధన్ యజ్ఞస్య యజ్ఞస్య మధునా మధునా దధానా దధానా ప్రాచీనం ప్రాచీనం జ్యోతిః జ్యోతిర్హవిషా అవిషా విధాత విధాత ఇది విధాత తిస్రో దేవీ దేవీర్హవిషా అవిషా వర్ధమానా వర్ధమానా ఇంద్రం ఇంద్రం జుషాణా జుషాణా జనాయ జనాయో నపత్నీ పత్నీరితి పత్నీ అచ్చిన్నం తంతుం తంతుం పయసా పయసా సరస్వతీ సరస్వతీలా ఇలా దేవీ దేవీ భారతీ భారతీ విశ్వతోర్తి విశ్వతోర్తిరితి విశ్వతోర్తి త్వష్టా దధతే దధచ్చుష్మం సుష్మమింద్రాయ ఇంద్రాయ విష్ణే వృష్ణే పాక అపాకోచిష్టు అజిష్టుర్యసే యససే గురూణి గురూణీతి గురూణి వృషాయజన్ యజన్ వృషాణం వృషాణం భూరిరేత భూరిరేత మూర్ధన్ భూరిరేత ఇతి భూరి శ్వేతా మూర్ధన్ యజ్ఞస్య యజ్ఞస్య సమ్ సమానక్తు అనస్సు దేవాన్ దేవానితి దేవాన్ వనస్పతిరవసృష్ట అవసృష్టో నా అవసృష్ట ఇత్యవ సృష్ట న పాశైః పాశైస్త్మన్యా మన్యా సమంజన్ సమంజన్ సమిత సమంజన్నితి సమ్ అంజన్ సమిత న దేవ దేవైతి దేవ ఇంద్రస్య హవ్యైః హవ్యైర్జఠరం జఠరం ప్రణానః ప్రణానః స్వదాతి స్వదాతి యజ్ఞం యజ్ఞం మధునా మధునా ఘృతేన ఘృతేనేతి ఘృతేన శోకానామిందుం ఇందుం ప్రతి ప్రతిశూరాః శూర ఇంద్రాః ఇంద్రో వృషాయమానః వృషాయమానో వృషభః వృషయమాన ఇతి వృషయమానః వృషభస్తు రాషాట్ దురాషాడితి దురాషాట్ ఘృతపృషా మనసా ఘృతపృషేతి ఘృతపృషా మనసా మోదమానాః మోదమానా స్వాహా స్వాహా దేవాః దేవా అమృతాః అమృతా మాదయంతాం మాదయంతామితి మాదయంతాం ఆయాతు యాత్వింద్రాః ఇంద్రోవసే అవస ఉప ఉపనః నయిహ ఇగస్తుతః సురసధమాత్ సధమాదస్తు సధమాదితి సధమాత్ అస్తు శూరాః శూర ఇతి శూరాః వావృధానస్తవీషీ వృధాన ఇతే వృధానః ప్రవీషేర్యస్య పూర్వీ పూర్వీర్ద్యౌః ద్యౌర్న నక్షత్రం క్షత్రమభిభూతి అభిభూతి పుష్యాత్ అభిభూతేత్యభి భూతి పుష్యాదితి పుష్యాత్ ఆనాః న ఇంద్రాః ఇంద్రో దూరాద్ దూరాదానాః ఆనాః నాసాద్ ఆసాదభిష్టికృతే అభిష్టికృతవాసే అభిష్టికృతిత్యభిష్టికృతే అవాసే యాసతి యాసదుగ్రహ ఉగ్రయిత్యుగ్రహ వోజిష్టే నృపతీ నృపతిర్వజ్రబాహుః నృపతిరితేంద్రపతీ వజ్రబాహుః సంగే వజ్రబాహురితి వజ్రబాహుః సంగే సమత్సు సంగైతి సంగే సమత్సు తుర్వణీ సమత్సితి సమత్సు తుర్వణి పృతన్యోన్ పృతన్యోనితి పృతన్యోన్ ఆనాః నయింద్రాః ఇంద్రో హరిభిః హరిభిర్యాదు హరిభిరితి హరిభిః యాత్వచ్చా అచ్చా అర్వాచీనః అర్వాచీనో వసే అవసే రాధసే రాధసే చ చేతి చ తిష్ఠాతి వజ్రీ వజ్రీ మఘవా మఘవా విరప్సీ మఘవేతి మఘవా విరప్సీమం విరప్సీతి విరప్సీ ఇమై యజ్ఞం యజ్ఞమను అనూనః నో వాజసాతౌ వాజసాత ఇది వాజసాతౌ తాతారమింద్రం ఇంద్రామవితారం అవితారమింద్రం ఇంద్రాం హవే హవే హవే హవే సుభవం హవే హవైతి హవే హవే సుభవాం శూరం సుభవమితి సుభవం శూరమింద్రం ఇంద్రమితీంద్రం హయామి శక్రం శక్రం పురుహూతం పురుహూతమింద్రం పురుహూతమితి పురు భూతం ఇంద్రజ్ఞస్వస్తి స్వస్తినాః నో మఘవా మఘవా ధాతు మఘవేతి మఘవాత్తింద్రాః ఇంద్ర ఇతీంద్రాః ఇంద్రసుత్రామా సుత్రామాస్వవాన్ సుత్రామేతి సుత్రామా స్వవాం అవోభిః స్వవానితి స్వవాన్ అవోభిస్మృళీకః అవోభిరిత్యవాహభిః స్మృళీకో భవతు సుమృళీకైతి సుమృళీకః భవతు విశ్వవేదాః విశ్వవేదా ఇతి విశ్వవేదాః బాధతాం దేశాః దేశో అభయం అభయం కృణోతు కృణోతు సువీర్యస్య సువీర్యస్య పతయః సువీర్యస్యేతి సువీర్యస్య పతయః శ్యామ శ్యామేతి శ్యామ తస్యేవయం సుమతౌ యజ్ఞియస్య సుమతాతి సుమతౌ యజ్ఞియస్యాపి అపి భద్రే భద్రే సౌ మనసే శ్యామ శ్యామేతి శ్యామ సుత్రామా సుత్రామాస్తవాన్ సుత్రామేతి సుత్రామా స్వవాం ఇంద్రాః స్వవానితి స్వవాన్ ఇంద్రో అస్మే అస్మే ఆరాత్ అస్మే ఇత్యస్మే ఆరాచ్చీత్ చిద్వేషాః దేశః సంగః సంగః యూయోతు యూయోర్తితి యూయోతు ఆమంద్రైః మంద్రైరింద్ర ఇంద్రహరిభిః హరిభిర్యాహి హరిభిరిహి హరిభిః యాహి మయూరారోమభిః మయూరారోమభిరితి మయూరారోమభిః మా త్వా ద్వాకే కేచిత్ చిన్నీ నియమన్ యమన్ విం విన్నా నపాసినాః పాసినోతి అతిధన్వే వా ధన్వే వతాన్ ధన్వే వేతి ధన్వ ఇవ తాం ఈహి ఇషీతి ఈహి ఏవేద్ ఇంద్రం ఇంద్రం వృషాణం దశానం వజ్రబాహుం వజ్రబాహుం వసిష్ఠాస వజ్రబాహుమిది వజ్ర బాహుం వసిష్ఠాసో అభి అభ్యర్చంతీ అర్చంత్యర్కై అర్కైరిత్యర్కై సనాహ నస్తుతః స్తుతో వీరవత్ వీరవద్ధాతు వీరవదితి వీరవత్ ధాతు గోమాత్ గోమద్యూయం గోమతి గోమాత్ యూయం పాత పాత స్వస్తిభిః స్వస్తిభిః సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదానః నైదీనః సమిద్ధో అగ్నిః సమిద్ధ ఇతి సమ్ ఇద్ధః అగ్నిరశ్వినా అశ్వినా తప్తః తప్తో ఘర్మః ఘర్మో విరాట్ విరాట్ సుతః విరాటి విరాట్ సుత ఇతి సుతః దుహే ధేనుః ధేనుః సరస్వతీ సరస్వతీ సోమం సోమాం శుక్రం శుక్రమిహ ఇహేంద్రియం ఇంద్రియమితి ఇంద్రియం తనూపా విషజా తనూపేతి తనూపా విషజా సుతే సుతేశ్వినా అశ్వినో భా ఉభా సరస్వతీ సరస్వతీతి సరస్వతీ మద్భా రజాగ్నేసీ రజాగ్నేసీంద్రియం ఇంద్రియమింద్రాయ ఇంద్రాయ పతిభిః పతిర్వహాన్ పతిభిరితి పతిభిః వహానితి వహాన్ ఇంద్రాయేంద్రుం ఇంద్రుం సరస్వతీ సరస్వతీ నరాసాంసేన నరాసాంసేన నగ్నహుం నగ్నహుమిది నగ్నహుం అధాతామశ్వినా అశ్వినా మధు మధు భేషజం భేషజం భిషజా భిషజా సుతే సుతైతి సుతే ఆజుహ్వానా సరస్వతీ ఆజుహ్వానేత్యా జుహ్వానా సరస్వతీంద్రాయ ఇంద్రాయేంద్రియాణి ఇంద్రియాణి వీర్యం వీర్యమితి వీర్యం ఇలాభిరశ్వినౌ అశ్వినాయుషం ఇషాంసం సమోర్జం ఓర్జాంసం సామ్రయిం అయిందధు దధురితి దధు అశ్వినా నమూచే నమూచే సుతం సుతాం సోమం సోమాం శుక్రం శుక్రం పరిశ్రుతా పరిశ్రుతేతి పరిశ్రుతా సరస్వతీతం తమాభారతే ఆభారతే అభరద్బరిహిషా బరిహిషేంద్రాయ ఇంద్రాయ పాతవే పాతవైతి పాతవే కవశ్యోణ వ్యచస్వతీ వ్యచస్వతీరస్విభ్యాం అశ్విభ్యాన్న అశ్విభ్యామిత్యశ్విభ్యాం నదురాహ దురో దిశాహ దిశ ఇతి దిశాహ ఇంద్రో నరోదసీ రోదసీ ఉభే రోదసీ ఇతి రోదసీ ఉభే దుహే ఉభే ఇత్యుభే దుహే కామాన్ కామాన్ సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఉషసానక్తమశ్వినా ఉషసానక్తమిత్యుషసానక్తం అశ్వినా దివా దివేంద్రం ఇంద్రాం సాయం సాయమింద్రియైః ఇంద్రియైరితి ఇంద్రియైః సంజానానే సుపే సహసా సంజానానే ఇతి సంజానానే సుపే సహసా సం సుపే ససేతి సుపే సహసా సంజాతే అంజాతే సరస్వత్యా అంజాతే ఇత్యంజాతే సరస్వత్యేతి సరస్వత్యా పాతన్నాః నో అశ్వినా అశ్వినా దివా దివా పాహి పాహి నక్తం నక్తాం సరస్వతీ సరస్వతీతి సరస్వతీ దీవ్యా హోతారా హోతారా విషజా విషజా పాతం పాతమింద్రం ఇంద్రాం సచా సచా సుతే సుత ఇతి సుతే తిస్రస్త్రేధా త్రేధా సరస్వతీ సరస్వత్యశ్వినా అస్మినా భారతీ భారతీలా ఇలేతీలా తీవ్రం పరిశ్రుతా పరిశ్రుతా సోమం పరిశ్రుతేతి పరిశ్రుతా సోమమింద్రాయ ఇంద్రాయ శుశువు శుశువర్మదం సుసూరితి శుశువు మదమిది మదం అశ్వినాభేషజం భేషజం మధు మధుభేషజం భేషజం నాహ నస్సరస్వతీ సరస్వతీకి సరస్వతీ ఇంద్రేత్తష్టా త్వష్టా యశాః యశశ్రియం శ్రియాం రూపాం రూపం రూపాం రూపమధుః రూపాం రూపమితి రూపం రూపం అధుస్తుతే సుత ఇతి సుతే ఋతుథేంద్రాః ఋతుథేత్రేతుథా ఇంద్రో వనస్పతిః వనస్పతిశ్చ సమానః సమానః పరిశ్రుతాః పరిశ్రుతేతి పరిశ్రుతాః కీలాలమస్విభ్యాం అశ్విభ్యాం మధు అశ్విభ్యామిత్యశ్విభ్యాం మధు దుహే దుహే ధేనుః ధేనుః సరస్వతీ సరస్వతీతి సరస్వతీ గోభిర్నా న సోమం సోమానశ్వినా అశ్వినా మాసారేణ మాసారేణ పరిశ్రుతాః పరిశ్రుతేతి పరిశ్రుతాః సమధాతం ధాతాం సరస్వత్యా సరస్వత్యా స్వాహా స్వాహేంద్రే ఇంద్రే సుతం సుతం మధు మధ్విజి మధు అశ్వినా హవిః హవిరింద్రియం ఇంద్రియం నమోచే నమోచే ధియా ధియా సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఆ శుక్రం శుక్రమాసురాత్ ఆసురాద్వసు వసు మఘం మఘమింద్రాయ ఇంద్రాయ జభ్రిరే జభ్రిర ఇతి జభ్రిరే యమశ్వినా అశ్వినా సరస్వతీ సరస్వతీ హవిషా హవిషేంద్రం ఇంద్రమవర్ధయన్ అవర్ధయన్నిత్యవర్ధయన్ సబీభేద విభేదబలం బలం మఘం మఘం నమూచౌ నమూచా ఆసురే ఆసురే సచేతి సచా తమింద్రం ఇంద్రం పశవాః పశవః సచా సచాశ్వినా అశ్వినోభా ఉభా సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ప్రధానా అభి అభ్యనుషత అనుషత హవిషా హవిషాయిజ్ఞే యజ్ఞైంద్రియైః ఇంద్రియైరితి ఇంద్రియైః ఇంద్రే ఇంద్రాయింద్రియం ఇంద్రియం దదుః దదుః సవిత సవిత వరుణః వరుణో భగాః భగ ఇతి భగాః సుత్రామాః సుత్రామాః హవిష్పాతిః సుత్రామేతి సుత్రామాః హవిష్పాతిర్యజమానాయ హవిష్పాతిరితి హవిః పాతిః యజమానాయ సష్టత సష్టతేతి సష్టత సవిత వరుణః వరుణో దధాతి దధద్యజమానాయ యజమానాయ దాశుషే దాశుష ఇతి దాశుషే ఆదత్త అదత్త నమూచే నమూచేర్వసు వసు సుత్రామాః సుత్రామా బలం సుత్రామేతి సుత్రామాః బలమింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం బలు నక్షత్రం క్షత్రమింద్రియం ఇంద్రియం భగేన భగేన సవితా సవితా శ్రియం శ్రియమితి శ్రియం సుత్రామాయసరసా సుత్రామేతి సుత్రామాః యశసా బలం బలం దృఢానాః ప్రధానా యజ్ఞం యజ్ఞమాసత ఆసతేత్యాసత అశ్వినా గోభీః గోభీరింద్రియం ఇంద్రియమశ్వేభిః అశ్వేభిర్వీర్యం వీర్యం బలం బలమితి బలం హవిషేంద్రం ఇంద్రాం సరస్వతీ సరస్వతీ యజమానం యజమానమవర్ధయన్ అవర్ధయన్నిత్యవర్ధయన్ తానా సత్యా నా సత్యా సుపేశసా సుపేశసా హిరణ్యవర్తనీ సుపేశసేతి సుపేశసా హిరణ్యవర్తనీ నరా హిరణ్యవర్తనీ ఇది హిరణ్యవర్తనీ నరేతి నరా సరస్వతీ హవిష్మతీ హవిష్మతీంద్ర ఇంద్రకర్మసు కర్మసు మహా కర్మస్విచి కర్మసు నోవత అవతేత్యవత తా భుషజా భుషజా సుకర్మణా సుకర్మణా సా సుకర్మణేతి సుకర్మణా సా సుదుఘా సుదుఘా సరస్వతీ సుదుఘేతి సుదుఘా సరస్వతీతి సరస్వతీ సవృత్ర వృత్ర శతక్రాతు వృత్రహేతి వృత్ర శతక్రాతురింద్రాయ శతక్రాతురితి శతక్రాతు ఇంద్రాయ దధు దధురింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం ఇవాం సురామం సురామమశ్వినా అశ్వినా నమూచౌ నమూచ ఆసురే ఆసురే సజా సజేతి సజా విపానా సరస్వతీ విపానా ఇది విపానా సరస్వతీంద్రం ఇంద్రం కర్మసు కర్మస్వావత కర్మస్వితి కర్మసు ఆవతేత్యావత యస్మిన్నశ్వాస అశ్వాస ఋషభాసా ఋషభాస వృక్షణా వృక్షణో వశా వశా మేషా మేషావసృష్టాసా అవసృష్టాస ఆహూతా అవసృష్టాస ఇత్యవ సృష్టాసా ఆహూతా ఇత్యా హూతా కీలాలపే సోమపృష్టాయ కీలాలపయితి కీలాలపే సోమపృష్టాయ వేధసే సోమపృష్టాయేతి సోమపృష్టాయ వేదసే హృదా హృదామతిం మతింజనయ జనయ చారుం చారుమగ్నయే అగ్నయ ఇత్యగ్నయే ఆయజ్ఞే అగ్నే హవిః హవిరాస్యే ఆస్యే తే శృచీవ శృచీవ ఘృతం శృచీవేతి శృచి ఇవ ఘృతం చంవీవ చంవీవ సోమా చంవీవేతి చంవీ ఇవ సోమయితి సోమా వాజసనీం రయిం వాజసనిమితి వాజసనిం రయిమస్మే అస్మే సువీరం అస్మే ఇత్యస్మే సువీరం ప్రశస్తం సువీరమితి సువీరం ప్రశస్తం దేహి ప్రశస్తమితి ప్రశస్తం దేహి యశసం యశసం బృహంతం బృహంతమితి బృహంతం అశ్వినా తేజసా తేజసా చక్షుః చక్షుః ప్రాణేన ప్రాణేన సరస్వతీ సరస్వతీ వీర్యం వీర్యమితి వీర్యం వాచేంద్రా ఇంద్రో బలేన బలేనేంద్రాయ ఇంద్రాయ దధు దధురింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం గోమదూషుణా సత్యా గోమతి గో మతిర్ూయ్యో సునా సత్యా నా సత్యాస్వావతే అశ్వావద్యాతం అశ్వావదిత్యశ్వవతే జాతమశ్వినా అశ్వినేత్యశ్వినా వర్తే రుద్రా రుద్రా నృపాయ్యం నృపాయ్యమితి నృపాయ్యం నయతే యత్పరాః పరో నాంతరః మంతర ఆదధర్షతి ఆదధర్షద్ృషన్వసు ఆదధర్షదిత్యాదధర్షతి ఋషన్వసు ఇతి ఋషన్ వసు దుస్సాం సోమత్యాః దుస్సాంస ఇతి దుస్సాంసాః మత్యో రిపుః రిపురితి రిపుః తానాః నావోళ్ళం ఆవోళ్ళం వోళ్ళమశ్వినా అశ్వినా రయిం రయిం పిశంగసందృశం పిశంగసందృశమితి పిశంగసందృశం దృష్ణ్యా వరివోవిదం వరివోవిదమితి వరివః ఆత్మిదం పావకానా నః సరస్వతీ సరస్వతీ వాజేభిః వాజేభిర్వాజినీవతీ వాజినీవతీతి వాజినీవతీ యజ్ఞం వష్టు వష్టు ధియావాసురితి ధియావాసు చోదయిత్రీ సుమృతానాం సుమృతానాం చేతంతి చేతంతి సుమతీనాం సుమతీనామితి సుమతీనాం యజ్ఞం దధే దధే సరస్వతీ సరస్వతీ సరస్వతీ మహో అన్నః అన్నః సరస్వతీ సరస్వతీ ప్రచేతయతి చేతయతి కేతునా కేతునేతి కేతునా దియో విశ్వా విశ్వామీ విరాజతి రాజతీతి రాజతి ఇంద్రాయాహి ఆయాహి యాహి చిత్రపానో చిత్రపానో సుతా చిత్రపానో ఇది చిత్రపానో సుతా ఇమే ఇమే త్వాయవాహ త్వాయవైతి త్వాయవాహ అన్వీ విస్తనా భూతాసాః భూతాసైతి భూతాసాః ధియేషితః ఇషితో విప్రాజూతః విప్రాజూతః సుతావతః విప్రాజూతైతి విప్రాజూతః సుతావతైతి సుతావతః ఉపబ్రహ్మాణి బ్రహ్మాణి వాఘతాః వాఘతైతి వాఘతాః తూతూజాన ఉప ఉపబ్రహ్మాణి బ్రహ్మాణి హరివః హరివైతి హరివః సుతే దధిష్వ దధిష్వనః నశ్చనాః చనైతి చనాః అశ్వినా వివతాం వివతాం మధు మధుసరస్వత్యా సరస్వత్యా సజోషసా సజోషసేతి సజోషసా ఇంద్రః సుత్రామా సుత్రామా వృత్రః సుత్రామేతి సుత్రామా వృత్రః దుషంతాం వృత్రహేతి వృత్రః దుషంతా అగ్నే సోమ్యం సోమ్యం మధు మధ్యి మధు ఓ